అత ప్రథమాష్టకే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఏతే ప్రజాపతేరధ్యసృజ్యంత దేవాశ్చాసురాశ్చ తాన్న వ్యజానాత్ ఇమేన్య ఇమేన్య ఇతి స దేవానకుంశూ నకరోత్ తానభ్యశృణోత్ తాన్ పవిత్రేణాపునాద్ తాన్ పరస్తాత్ పవిత్రస్య వ్యగృహ్ణాద్ తే గ్రహాభవన్ తద్గ్రహాణాంగ్రహత్వం దేవతావా ఏతాయజమానస్య గృహే గృహ్యంతే యద్గ్రహాః విదురేనం దేవాః యస్యైవం విదుష ఏతే గ్రహా గృహ్యంతే ఏషా వై సోమస్యాహుతిః విదుపాగుంశుః సోమేన దేవాగస్తప్పజానేతి ఖలు వై సోమేన యజతే విదుపాగుంశుం జుహోతి సోమేన ఇవ తద్దేవాగస్తర్పయతి యద్గ్రహాంజుహోతి దేవా ఏవ తద్దేవాంగచ్చంతి యచ్చమసాంజుహోతి తేనైవానురూపేణ యజమానస్సువర్గం లోకమేతి కిన్వేదరగ్ర ఆసీదిత్యాహుః యత్పాత్రాణీతి ఇయం వా ఏతదగ్ర ఆసీత్ మృణ్మయాని వా ఏతాన్యాసన్ తైర్దేవానవ్యావృతమగచ్చన్ తేతాని దారుమయాని పాత్రాణ్యపశ్యన్ తాన్యకుర్వత తైర్వైతే వ్యావృతమగచ్చన్ యద్దారుమయాని పాత్రాణి భవంతి వ్యావృతమేవ తైర్యజమానో గచ్చతి యాని దారుమయాని పాత్రాణి భవంతి అముమేవ తైర్లోకమభిజయతి యాని మృణ్మయాని ఇమమేవ తైర్లోకమభిజయతి బ్రహ్మవాదినా వదంతి కాష్ఠతస్రస్థాలేర్వాయవ్యాః సోమగ్రహణేరితి దేవా వై పశ్చిమజుహ్రన్ తస్యా ఏతే స్తనా ఆసన్ ఇయం వై పృష్ణిః తామాదిత్యాదిత్యస్థాల్యా చతుష్పదః పశూనదుహ్రన్ యదాదిత్యస్థాలే భవతి చతుష్పద ఏవ తజా పశూన యజమాన ఇమాన్ దుహే తామింద్ర ఉక్ష్యస్థాల్యేంద్రియమదుహత్ యదుక్ష్యస్థాలే భవతి ఇంద్రియమేవ తజా యజమాన ఇమాన్ దుహే తాం విశ్వే దేవాగ్రయణస్థాల్యోర్జమదుహ్రన్ యదాగ్రయణస్థాలే భవతి ఊర్జమేవ తజా యజమాన ఇమాన్ దుహే తాం మనుష్యాధ్రువస్థాల్యాయురదుహ్రన్ యద్ధ్రువస్థాలే భవతి ఆయురేవ తజా యజమాన ఇమాన్ దుహే స్థాల్యా గృహ్ణాతి వాయవ్యేన జుహోతి తస్మాదన్యేన పాత్రేణ పశూన్ దుహంతి అన్యేన ప్రతిగృహ్ణంతి అథోవ్యావృతమేవ తద్యజమానో గచ్చతి యువగం సురామశ్వినా నము చా వా సురే సచా ఇది పారాశుభస్వతి ఇంద్రం కర్మ స్వావతం పుత్రమివ పితరావశ్వినోభా ఇంద్రావతం కర్మణా జగుంసనాభిః యత్సురామం వ్యభిభశచీభిః సరస్వతీ త్వామఘవన్నభీష్ణాత్ అహావ్యగ్నే హవిరాస్యేతే శుచేవ ఘృతం చమో ఇవ సోమః వాజసనిగం రయమస్మే సువీరం ప్రశస్తం దేహి యశసం బృహంతం యస్మిన్నశ్వాస ఋషభాస ఉక్షణః రసామేషా అవసృష్టాస ఆహుతాః ఈలాలపే సోమ పృష్ఠాయ వేధసే హృదా మతింజనయ చారుమగ్నయే నానాహివాన్ దేవహితగుంసతోమితం మాసగం సృక్షాథాం పరమే వ్యోమన్ సురాత్వమసి శుష్మిణీ సోమ ఏషః మామాయగుంసే స్వాయ్యోనిమావిశన్ జలత్ర శిష్టగం రసిన సుతస్య యదింద్రో అపి వచ్చీభిః అహంతరస్య మనసా శివేన సోమగం రాజానమిహ భక్షయామి ద్వే శ్రుయే అశృణవం పితృణాం అహం దేవానామృతమర్త్యానాం తాభ్యామిదం విశ్వం భువనగం సమేతి అంతరాపూర్వమపరం చ కేతుం యస్తే దేవ వరుణగాయత్రశందాః పాశః తంత ఏతేనావయజే యస్తే దేవ వరుణ తృష్టఛందాః పాశః తంత ఏతేనావయజే యస్తే దేవవరుణ జగతి ఛందాః పాశః పంతజేతే నావయజే సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సన్ రాజ్యో వా సోమేన గజతే దేవసు వామేతాని హవేగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్ఛంతి తయేనం పునః సువంతే రాజ్యాయ దేవసు రాజా భవతి ఉదస్థాద్దేవ్యజతిర్విశ్వరూపీ ఆయుర్యజ్ఞపతావధాత్ ఇంద్రాయ గణపతే భాగం మిత్రాయ వరుణాయ చ ఇయం వా అగ్నిహోత్రీ ఇయం వా ఏతస్య నిషేదతి యస్యాగ్నిహోత్రీ నిషేదతి తాముత్థాపయేత్ ఉదస్థాద్దేవ్యజతిరితి ఇయం వై దేవ్యదితిః ఇమామేవాస్మా ఉత్థాపయతి ఆజుర్యజ్ఞపతావధాదిత్యాః ఆజురేవాస్మిన్ దధాతి ఇంద్రాయ గణపతే భాగం మిత్రాయ వరుణాయ చేత్యాః యథా యజురేవైదత్ అవర్తిం వా ఏషైతస్య పాపమానం ప్రజక్షాయ నిషేదతి యస్యాగ్నిహోత్రువసృష్టా నిషేదతి తాన్ దుగ్ధ్వా బ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నన్నాద్యాత్ అవర్తిమేవాస్మిన్ పాప్మానం ప్రతిముంచతి దుగ్ధ్వా దదాతి నహ్యదృష్టా దక్షిణా దీయతే పృథివీం వా ఏతస్య వయః ప్రవిశతి యస్యాగ్నిహోత్రం దుహ్యమానగ్నిస్కందతి యదద్య దుగ్ధం పృథివీమసక్త యదోషధీరప్యసరద్యదాపః పయో గృహేషు పయో అగ్ర్యాసో పయో వత్సేషు పయో అస్తు తన్మయేత్యాహ పయ ఏవాత్మన్ గృహేషు పశుషు ధత్తే అపౌపసృజతి అద్భ్యరేవేన దాప్నోతి యో వై యజ్ఞస్యార్తే నానార్తకం సగం సృజతి ఉభే వైతే తస్యార్చతః ఆర్చతి ఖలు వా ఏతదగ్నిహోత్రం యద్దుహ్యమానగ్స్కందతి యదభిదుహ్యాత్ ఆర్తే నానార్తం యజ్ఞస్య సగం సృజేత్ తదేవ యాదృక్కే దృక్ష హోతవ్యం అథాన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం అనార్తేనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి యద్యుద్రుతస్య స్కందేత్ యత్తతో హుత్వా పునరేయాత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ యత్ర స్కందేత్ తన్నిషద్య పునర్గృహీయాత్ యత్రైవ స్కందతి తద ఏవైన పునర్గృహ్ణాతి తదేవ యాదృక్యే దృక్చ హోతవ్యం అథాన్యాన్ దృగ్ధ్వా పునరుహోతవ్యం అనార్తేనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి వివా ఏతస్య యజ్ఞశ్చిద్యతే యస్యాగ్నిహోత్రేభిశ్రితే స్వాంతరాధావతి రుద్రః ఖలు వా ఏషః యదగ్నిః యద్గామన్వత్యా వర్తయేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానః స్యాత్ యదపోన్వతి షించేత్ అనాద్యమగ్నేరాపః అనాద్యమాభ్యామపి దధ్యాత్ గార్హపత్యాద్భస్మాదాయ ఇదం విష్ణుర్విచక్రమగితి వైష్ణవ్యర్చాహవనీయాధ్వగుంసయన్ముద్రవేత్ యజ్ఞో వై విష్ణుః యజ్ఞేనైవ యజ్ఞగుంసంతనోతి భస్మనా పరమాపిశాన్యై నిలా ఏతస్యాహవనీయోగార్హపత్యం కామయతే నిగార్హవత్య ఆహవనీయం యస్యాగ్నిమనుద్ధృతగుంసోర్యోభినిం రోచతి దర్భేణ హిరణ్యం ప్రబధ్య పురస్తాద్ధరేత్ అథాగ్నిం అథాగ్నిహోత్రం యద్ధిరణ్యం పురస్తాద్ధరతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవైనం పశ్యన్నుద్ధరతి యదగ్నిం పూర్వకం హరత్యథాగ్నిహోత్రం భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాధిరేవైనం దేవతాభిరుద్ధరతి అగ్నిహోత్రముపసాద్యాతమితో రాసీత వ్రతమేవ హతమనుమ్రియతే అంతం వా ఏష ఆత్మనో గచ్చతి యస్తాం యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభినిమ్రోచతి పునః సమన్యజుహోతి అంతేనైవాంతయజ్ఞస్య నిష్కరోతి వరుణో వా ఏతస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభినిమ్రోచతి వారుణం చరున్నర్వపేత్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే నివా ఏతస్యాహ వనీ యోగార్హపత్యం కామయతే నిగార్హపత్య ఆహవనీయం యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యుదేతి చతుర్గృహీతమాజ్యం పురస్తాద్ధరేత్ అథాగ్నేయం అథాగ్నిహోత్రం యదాజ్యం పురస్తాద్ధరతి ఏతద్వా అగ్నేః ప్రియం ధామ యదాజ్యం ప్రియేణైవైనం ధామ్నా సమర్థయతి యదగ్నిం పూర్వకం హరత్యథాగ్నిహోత్రం భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో మే సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి పరాజీవా ఏతస్మైభ్యుచ్ఛంతేభ్యుచ్ఛతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యుదేతి ఉషాకేతునాజుషతాం యజ్ఞం దేవేభిరిన్వితం దేవేభ్యో మధుమత్తమగ్రస్వాహేతి ప్రత్యంగిషద్యాజ్యేన జుహుయాత్ ప్రతీచేమేవాస్మి నివాసయతి అగ్నిహోత్రముపసాద్యాతమితోరాసీత వ్రతమేవ హతమనుం మ్రియతే అంతం వా ఏష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యుదేతి పునః సమన్యజుహోతి అంతేనైవాంతం యజ్ఞస్య నిష్కరోతి మిత్రో వా ఏతస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యుదేతి మైత్రం చరున్నర్వపేత్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే యస్యాహ వనీయేను ద్వాతే గార్హపత్య ఉద్వాయేత్ యదాహ వనీయమను ద్వాప్యగార్హపత్యం మంథేత్ విచ్ఛిన్యాత్ ధాతవ్యమస్మే జనయేత్ యద్వై యజ్ఞస్య వాస్తవ్యం క్రియతే తదను రుద్రోపచరతి యత్పూర్వమన్వపశ్యేత్ వాస్తవ్యమగ్నిముపాసీత రుద్రోస్య పశూన్ ధాతుక స్యాత్ ఆహవనీయముద్వాప్య గార్హపత్యం మంథేత్ ఇతః ప్రథమం జజ్ఞే అగ్నిః స్వాద్యోనేరధిజాతవేదాః సగాయత్రియా త్రష్టుభా జగత్యా దేవేభ్యో హవ్యం వహతు ప్రజానన్నితి ఛందోభిరేవైనగ్రస్వాద్యోనేః ప్రజనయతి గార్హపత్యం మంథతి గార్హపత్యం వా అన్వాహితాగ్నేః పశవ ఉపతిష్టంతే సయదుద్వాజతి తదను పశవోపక్రామంతి ఇషేరయ్యైరవస్వ సహసేద్యుమ్నాయ ఊర్జేవత్యాయేత్యాహ పశవో వైరయిః పశూనేవాస్మై రమయతి సారస్వతో త్వోత్సౌ సమిన్ధాతామిత్యాహ రక్షామే వై సారస్వతావుత్సౌ రక్షామాభ్యామే వై రఘుం సమిన్ధే సమ్రాడసి విరాడసీత్యాహ రథంతరం వై సమ్రాట్ బృహద్విరాట్ తాభ్యామే వై నగం సమిన్ధే వజ్రో వై చక్రం వజ్రో వా ఏతస్య యజ్ఞం విచ్ఛినత్తి యస్యానో వా రథో వాంతరాగ్నీయాది ఆహవనీయముద్వాప్య గార్హపత్యాదుద్ధరేత్ యదగ్నే పూర్వం ప్రభృతం పదగం హిరే సూర్యస్య రశ్మీనం వా దదాన తత్ర రయిష్ఠామను సంభరయితం సన్నసృజసు మత్యా వాచవత్యేతి పూర్వేణైవాస్య యజ్ఞేన యజ్ఞమను సంతనోతి త్వమగ్నే సప్రథా అసేత్యాహ అగ్నిః సర్వా దేవతాః దేవతాభిరేవ యజ్ఞకం సంతనోతి అగ్నయే పథికృతే పురోణాశమష్టాకపాలం నిర్వపేత్ అగ్నిమేవ పథికృతగ్రస్వేణ భాగధేయేనోపధావతి స ఏవైనం యజ్ఞియం పంథామపి నయతి అనర్ద్వాం దక్షిణా వహేష్యేష సమృద్ధే యస్య ప్రాతస్య వనే సోమో నిరిచ్యతే మాధ్యం జనకం సవనం కామయమానోభ్యతిరిచ్యతే గోర్ధయతి మరుతామితి ధయద్వతేషు కుర్వంతి హినస్తి వై సంధ్యతీతం సంధ్యేవ ఖలు వా ఏతత్ యత్సవనస్యాధిరిచ్యతే యద్భయద్వదేషు కుర్వంతి సంధేః శాంధ్యే గాయత్రకం సామ భవతి పంచదశ స్తోమః తేనైవ ప్రాతః సవనాన్ నయంతే మరుత్వదేషు కుర్వంతే తేనైవ మాధ్యందినాత్సవనాన్ నయంతే హోతశ్చమసమనోన్ నయంతే హోతానుశగుంసతి మధ్యత ఏవ యజ్ఞకం సమాదధాతి యస్య వాధ్యందినే సవనే సోమాధిరిచ్యతే ఆదిత్యం తృతీయ సవనం కామయమానోభ్యతిరిచ్యతే గౌరివీతకం సామ భవతి అతిరిక్తం వై గౌరివీతం అతిరిక్తం యత్సవనస్యాతిరిచ్యతే అతిరిక్తస్య శాంతే బణ్మహాగం అసి సూర్యేతి కుర్వంతి యస్యైవాదిత్యస్య సవనస్య కామేనాతిరిచ్యతే తేనైవైనం కామేన సమర్థయంతి గౌరివీతకం సామ భవతి తేనైవ మాధ్యందినాత్సవనాన్నయంతి సప్తదశ స్తోమః తేనైవ తృతీయ సమనాన్నయంతి హోతశ్చమసమనోన్నయంతే హోతానుశగుంసతి మధ్యతకేవ యజ్ఞకం సమాదధాతి యస్య తృతీయ సవనే సోమోదిరిచ్యేత ఉక్ష్యం కుర్వీత యస్యోక్ష్యేతిరిచ్యేత అతిరాత్రం కుర్వీత యస్యాతిరాత్రే తిరిచ్యతే తత్వే దుష్ప్రజ్ఞానం యజమానం వా ఏతత్ పశవ ఆసాహ్యయంతి బృహత్సామ భవతి బృహద్వా ఇమాన్ లోకాన్ దాధార బాహదా పశవ బృహతైవాస్మై పశూన్దాధార శిపిష్టపతీషు కుర్వంతి శిపిష్టో వై దేవానాం పుష్టం పుష్ట్యై వై నగుం సమర్థయంతి హోతశ్చమసమనోన్నయంతే హోతానుశగుంసతి మధ్యత ఏవ యజ్ఞగుం సమాదధాతి ఏకైకో వై జనతాయామింద్ర ఏకం వా ఏతామింద్రమభిసగుంసునుత యో ద్వౌ సగుంసునుత ప్రజాపతిర్వా ఏష విజాయతే యద్యజ్ఞః తస్య గ్రావాణో దంతాః అన్యతరం వా ఏతే సగుంసున్వతోర్నిర్భప్సతి పూర్వేణోపసృత్యా దేవతాహుః పూర్వోపసృతస్య వై శ్రేయాన్ భవతి ఏతి వంద్యాజ్యాని భవన్యభిజిత్యై మరుత్వదేః ప్రతిపదః మరుతో వై దేవానామపరాజితమాయతనం దేవానామేవాపరాజిత ఆయతనే యతతే ఉభే బృహద్రసంతరే భవతః ఇయం వావరసంతరం అసౌ బృహత్ ఆభ్యామేవైనమంతరేతి వాచశ్చ మనసశ్చ ప్రాణాచ్చ పానాచ్చ దివశ్చ పృథివ్యాశ్చ సర్వస్మాద్విత్తాద్వేద్యాద్ అభివర్తో బ్రహ్మసామం భవతి సువర్గస్య లోకస్యాభివృత్యై అభిజిద్భవతి సువర్గస్య లోకస్యాభిజిత్యై విశ్వజిద్భవతి విశ్వస్య జిత్యై యస్య భోజాగం సోయజ్ఞక్రతమజిత్యాహో స దేవతావృంతకితి యద్యగ్నిష్టోమ సోమ పరస్తాచ్యాద్ ఉక్ష్యం కుర్వీత యస్యుక్ష స్యాద్ అతిరాత్రం కుర్వీత యజ్ఞక్రతుభిరేవాస్య దేవతావృంతే యో వై ఛందోభిరభిభవతి ససగుం సంవతోరభిభవతి సందేశాయత్వోపవేశాయత్వేత్యాహ ఛందాగం సమే సందేశ ఉపవేశః ఛందోభిరేవాస్య ఛందాగస్యభిభవతి ఇష్టర్గోమారిత్యజామధ్వర్యః ఇష్టర్గః ఖలు వే పూర్వోష్టః క్షీయతే ప్రాణాపానో మృత్యోర్మాపాతమిత్యాహ ప్రాణాపానయోరేవ శ్రయతే ప్రాణాపానౌ మామాహాసిష్టమిత్యాహ నైనం పురాయుషః ప్రాణాపానౌ జహితః ఆర్తిం వా ఏతే నయంతి ఏషాం దీక్షితానాం ప్రమీయతే తం యదపవర్జేయుః క్రూరకృతామివేషాం లోకస్యాత్ ఆహరదహేతి బ్రూయాత్ తం దక్షిణతో వేద్యై నిధాయ సర్పరాజ్ఞయా ఋగ్భ్యస్తుయుః ఇయం వై సర్పతో రాజ్ఞీ అస్యా ఏవైనం పరిదదతి వ్యర్థం తదిత్యాహుః యత్స్తుతమననుషస్తమితి తోతా ప్రథమః ప్రాచీనా భీతిమార్జాలీయం పరీయాగ యామేరను బ్రువన్ సర్పాగ్నేనా అంకీర్తయేత్ ఉభయోరేవైనం లోకయోః పరిదదతి అథో ధువంత్యేవైనం అథోన్యేవాస్మై ఇంధువతే త్రిః పరియంతి త్రయదిమే లోకాః ఏభ్యదేవైనం లోకేభ్యో ధువతే త్రిః పునః పరియంతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనం ధువతే అగ్న ఆయోగం శిపవ సయతి ప్రతిపదం కుర్వీరన్ రథంతరసామైషాగం సోమ స్యాత్ ఆయురేవాత్మన్ దధతే అథో పాప్మానమేవ విజహతోయంతి అసుర్యం వా ఏతస్మాద్వర్ణం కృత్వా పశవో వీర్యమపక్రామంతి యస్య యోపో విరోహతి వాష్ట్రం బహు రూపమాలభేత అష్టావై రూపాణామీశే య ఏవ రూపాణామీశే సోస్మిన్ పశోన వీర్యం యచ్చతి నాస్మాత్ పశవో వీర్యమపక్రామంతి ఆర్తిం వా ఏతే నియంతి ఏషాన్నేక్షితానామగ్నిరుద్వాజతి యదాహవనీయ ఉద్వాజేత్ యత్తం మంచేత్ విచ్ఛిన్ద్యాత్ భ్రాతృవ్యమస్మై జనయేత్ యదాహవనీయ ఉద్వాజేత్ ఆగ్నేధ్యాదుద్ధరేత్ యదాగ్నేధ్య ఉద్వాజేత్ గార్హవత్యాదుద్ధరేత్ యద్గార్హవత్య ఉద్వాజేత్ అత ఏవ పునర్మంథేత్ అత్ర వావసైలజతే యత్ర ఖలు వై నిలీనముత్తమం పశ్యంతి తదేన గచ్చంతి యస్మాద్దారో రుద్వాజేత్ తస్యారణే కుర్యాత్ ప్రముఖమపి కుర్యాత్ ఏషా వా అగ్నేః ప్రియాతనోహం యత్క్రముఖః ప్రియదేవైనం తను వా సమర్థయతి గార్హపత్యం మంథతి గార్హపత్యో వా అగ్నేర్యోనిః స్వాదేవైనం యోనేర్జనయతి నాస్మే భ్రాతృయం జనయతి యస్య సోమ ఉపదస్యేత్ సువర్ణగం హిరణ్యం వేధా విచ్ఛిద్య జీషేణ్యదాధో నుజాత్ జుహుయాగన్యత్ సోమమేవాభిషుణోతి సోమం జుహోతి సోమస్య వా అభిషూయమాణస్య ప్రియాతనూరుదక్రామత్ తత్సువర్ణగం హిరణ్యమభవత్ యత్సువర్ణగం హిరణ్యం కుర్వంతి ప్రియయైవైనం తను వా సమర్థయంతి యస్యాక్రీతగం సోమమపహరేయుః క్రీణీయాదేవ సైవ తతః ప్రాయశ్చిత్తిః యస్య క్రీతమపహరేయుః ఆదారాగిశ్చ ఫాల్గుణాని చాభిషృణుయాత్ గాయత్రేయగం సోమమాహరత్ తస్య యోగం శః పరాపతత్ త ఆదారా అభవన్ ఇంద్రో వృత్రమహన్ తస్య వల్కః పరాపతత్ తాని ఫాల్గుణాన్యభవన్ పశవో వై ఫాల్గుణాని పశవః సోమో రాజా యదాదారాగిశ్చ ఫాల్గుణాని చాభిషృణోతి సోమమేవ రాజానమభిషృణోతి శ్రుతేన ప్రాతః స వనే శ్రేణీయాత్ దధ్నా మధ్యం దినే నీతమిశ్రేణ కృతే రస వనే అగ్నిష్టోమ సోమస్యాగ్రసంతరసామా యేవర్తిజో వృతా స్యుః తయేనయాజయేయుః ఏకాంగాన్ దక్షిణాన్ దద్యాత్తేభ్య ఏవ పునః సోమం క్రీణీయాత్ యజ్ఞేనైవ దద్యజ్ఞమిచ్ఛతి సైవ తతః ప్రాయశ్చిత్తిః సర్వాభ్యో వా ఏష దేవతాభ్యః సర్వేభ్యః పృష్ఠేభ్య ఆత్మానమాగురతే యః సత్రాయాగురతే ఏతావాన్ ఖలు వై పురుషః యావదస్య విత్తాం సర్వవేదసేన యజేత సర్వపృష్ఠోస్య సోమ స్యాత్ సర్వాభ్య ఏవ దేవతాభ్యః సర్వేభ్యః పృష్ఠేభ్య ఆత్మానం నిష్క్రీణీతే పవమానః సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతుగుమ్రణ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతీ దేవ్యాగాద్ యస్యై బహ్వీ స్తనువో వీతపృష్ఠాః తయా మదంతః సధమాద్యేషో వయజ్ఞస్యామపతజోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాతో వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరీ యజ్ఞయే మాపునీతాం బృహద్భ్యః సవితస్త్రిభిః పరిశిష్టైర్దేవమన్మభిః అగ్నే దక్షయే పునాహిమా యేన దేవా అపునత యేనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమానేరధ్యేతి ఋషిభిః సంహృతకం రసం సర్వగుం సపోతమశ్నాతి స్వదితం మా ధరిష్వనా పాపమానేర్యో అధ్యేతి ఋషిభిః సంహృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధోదకం పాపమానే స్వస్త్యయనే సదుఘాహి పయస్వదే ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణే స్వృతకం హితం పాపమానేర్దిశంతున ఇమల్లోకమథో అమం కామాన్ సమర్థయంతున దేవేర్దేవే సమాభృతాః పాపమానే స్వస్త్యజనే సుదుఃఖాహి ఘృతశ్రుతః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణే స్వమృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతే సహ మా పునాతో సోమస్వస్త్యా వరుణః సమీచ్యా యమరాజా ప్రవృణాభిః పునాతు మా జాతవేదామోర్జయంత్యా పునాతో ప్రజా వై సత్రమాస తతమస్తప్యమానా అజుహ్వదేః దేవా అపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోదతిష్ఠంతమజుహవః తేనార్ధమాసకోర్జమవారుంధత తస్మాదర్ధమాసే దేవా యుజ్యంతే ఇతరోపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోదతిష్ఠంతమజుహవః తేన మాస్యోర్జమవారుంధత తస్మాన్మాస పితృభ్యః క్రియతే మనుష్యా అవశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోదతిష్ఠంతమజుహవః తేన ద్వయీమోర్జమవారుంధత తస్మాద్విరన్నో మనుష్యేభ్య ఉపక్రియతే ప్రాతశ్చ సాయంచ పశవోపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోదతిష్ఠంతమజుహవః తేన త్రయేమోర్జమవారుంధత తస్మాత్రిరన్నః పశవః ప్రేరతే ప్రాతః సంగవే సాయం అసురా అపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోదతిష్ఠంతమజుహవః తేన సంవత్సర ఓర్జమవారుంధత తే దేవా అమన్యంత అమీవా ఇదమభూవన్ యద్వయగ్స్మయతి తయేతాని చాతుర్మాస్యాన్యపశ్యన్ తాని నిరవపన్ తైరేవైషాంతామోర్జమవృంజత తతో దేవా అభవన్ పరాసురాః యద్యజతే యామేవ దేవా ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యత్పితృభ్యః కరోతి యామేవ పితర ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యదావసథేన్నగం హరంది యామేవ మనుష్యా ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యద్దక్షిణాం దదాతి యామేవ పశవ ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యచ్చాదుర్మాస్యైర్యజతే యామేవాసురా ఊర్జమవారుంధత తాంతేనావరుంధే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి నిరాజో వా ఏషా విక్రాంతి యచ్చాదుర్మాస్యాని వైశ్వదేవేనాస్మిన్ లోకే ప్రత్యతిష్ఠతి వరుణ ప్రభాసైరంతరిక్షే సాగమేధైరమస్మిన్ లోకే ఏష హైతత్సర్వం భవతి ఏవం విద్వాగశ్చాదుర్మాస్యేర్యజతే అగ్నిర్వామ సంవత్సర ఆదిత్య పరివత్సర చంద్రమా ఇదావత్సర వాజురనువత్సర యద్వైష్దేవేన యజతే అగ్నిమేవ తత్సంవత్సరమా ఆప్నోతి తస్మాద్వైష్దేవేన యజమాన సంవత్సరేణాగస్వస్తిమాశాస్తలిత్యాశాసీత యద్వరుణ ప్రఘాసైర్యజతే ఆదిత్యమేవ తత్పరివత్సరమా ఆప్నోతి తస్మాద్వరుణ ప్రఘాసైర్యజమాన పరివత్సరేణాగస్వస్తిమాశాస్తలిత్యాశాసీత యత్సాకమేధైర్యజతే చంద్రమసమేవ తదిరావత్సరమా ఆప్నోతి తస్మాత్సాకమేధైర్యజమాన ఇదావత్సరేణాగస్వస్తిమాశాస్తలిత్యాశాసీత యద్భిర్యజ్ఞేన యజతే దేవానేవ తదన్వవస్యతి అథవా అస్య వాజుశ్చానువత్సరశ్చాప్రీతావిక్షిష్యేతే యక్షునాశీరీయేణ యజతే వాయుమేవ తదనువత్సరమాప్నోతి తస్మాచ్చునాశీరీయేణ యజమానః అనువత్సరేణాగస్వస్తిమాశాస్తలిత్యాశాసీత సంవత్సరం వా ఏషేత్సరేత్యాహుశ్చాదుర్మాస్యైర్యజతైరి ఏషహత్తే సంవత్సరమాప్నోతి యేవం విద్వాగశ్చాదుర్మాస్యైర్యజతే విశ్వే దేవాః సమయజంత తేగ్నిమేవాయజంత తదేతం లోకమజయన్ యస్మిన్నగ్నిః యద్వైష్దేవేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్నగ్నిః అగ్నేరేవ సాయుజ్యముపైతి యదా వైష్దేవేన యజతే అథ సంవత్సరస్య గృహపతిమాప్నోతి యదా సంవత్సరస్య గృహపతిమాప్నోతి అథ సహస్రజాజినమాప్నోతి యదా సహస్రజాజినమాప్నోతి అథ గృహమేధినమాప్నోతి యదా గృహమేధినమాప్నోతి అథాగ్నిర్భవతి యదాగ్నిర్భవతి అసగోర్భవతి ఏషా వై వైశ్వదేవస్య మాత్రా ఏతద్వా ఏతేషామవమం అతోతో వా ఉత్తరాణి శ్రేయాగంసి భవంతి యద్విశ్వే దేవాః సమయజంత తద్వైష్దేవస్య వైష్దేవత్వం అథాదిత్యో వరుణకం రాజానం వరుణ ప్రభాసైరగజత స ఏతం లోకమజయత్ యస్మిన్నాదిత్యః యద్వరుణ ప్రభాసైర్యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్నాదిత్యః ఆదిత్యస్యైవ సాయజ్యముపైతి యదాదిత్యో వరుణకం రాజానం వరుణ ప్రభాసైరయజత తద్వరుణ ప్రభాసానాం వరుణ ప్రభాసత్వం అథ సోమో రాజా ఛందాగంసి సాకమేధైరయజత స ఏతం లోకమజయత్ యస్మిగ్నిశ్చంద్రమా విభాతి యత్సాకమేధైర్యజతే ఏతమేవ లోకం జయతి యస్మిగ్నిశ్చంద్రమా విభాతి చంద్రమస ఏవ సాయజ్యముపైతి సోమో వై చంద్రమాః ఏష హత్వై సాక్షాత్ సోమం భక్షయతి యేవం విద్వాన్ సాకమేధైర్యజతే యత్సోమశ్చరాజా ఛందాగుంసి చ సమేధంత తత్సాకమేధానాగుం సాకమేధత్వం అథర్ణవః పితరః ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాయజంత తగేతం లోకమజయన్ యస్మిన్ ఋతవః యత్పితృయజ్ఞేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ ఋతవః ఋతూనామేవ సాయజ్యముపేతి యదృతవః పితరః ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాయజంత తత్పితృయజ్ఞస్య పితృయజ్ఞత్వం అథౌషధయ ఇమం దేవంత్యంభకైరయజంత ప్రథేమహేతి తథో వైతా అప్రథంత ఏవం విద్వాగస్త్యంబకైర్యజతే రథే ప్రజయా పశుభిః అథ వాయుః పరమేష్ఠినగుంశునాశీరేణాయజత స ఏతం లోకమజయత్ యస్మిన్ వాయుః యక్షునాసీరీజేణ యజతి ఏతమేవ లోకం జయతి యస్మిన్ వాయుః వాయోరేవ సాయుజ్యమపైతి బ్రహ్మవాదినో వదంతి ప్రజాదుర్మాస్య జాజీమీయత న ప్రమీయత ఇది జీవన్ వా ఏష ఋతో నప్యేతి యది వసంతా ప్రమీయతే వసంతో భవతి యది గ్రీష్మే గ్రీష్మః యది వర్షాసు వర్షాః యది శరది శరత్ యది హేమన్ హేమంతః ఋతుర్భూత్వా సంవత్సరమప్యేతి సంవత్సరః ప్రజాపతిః ప్రజాపతిర్వావైషః. ఇతి ప్రథమాష్టకే చతుర్థ ప్రశ్నః సమాప్తః. అత ప్రథమాష్టకే పంచమ ప్రశ్న ప్రారంభః. అగ్నేః కృత్తికాః శుక్రం పరస్తా జ్యోతిరవస్తాత్ ప్రజాపతే రోహిణీ ఆపః పరస్తాదోషధయోవస్తాత్ సోమస్యేన్వకామితతాని పరస్తాద్వయంతోవస్తాత్ రుద్రస్య బాహూ ఋగజవః పరస్తాద్విక్షారోవస్తాత్ అదిత్యై పునర్వసో పాదః పరస్తాదార్ద్రమవస్తాత్ బృహస్పతేస్తిష్యః జుహ్వతః పరస్తాద్యజమాన అవస్తాత్ సర్పాణామాశేషాః అభ్యాగచ్చంతః పరస్తాదభ్యానృత్యంతోవస్తాత్ పితృణాం మఘాః రుదంతః పరస్తాదవభ్రగుంశోవస్తాత్ అర్యమ్ణః పూర్వే ఫల్గుని జాయా పరస్తాదృషభోవస్తాత్ భగస్యోత్తరే వహతవః పరస్తాద్వహమానా అవస్తాత్ దేవస్య సవితుర్హస్తః ప్రసవః పరస్తాత్ శనిరవస్తాత్ ఇంద్రస్య చిత్రా ఋతం పరస్తాత్ సత్యమవస్తాత్ వాయోర్నిష్యాభ్రతదిః పరస్తాదసిద్ధిరవస్తాత్ ఇంద్రాగ్నియోర్విశాఖే యుగాని పరస్తాత్ కృషమాణా అవస్తాత్ మిత్రస్యానురాధాః అభ్యారోహత్ పరస్తాదభ్యారూఢమవస్తాత్ ఇంద్రస్య రోహిణీ శృణత్ పరస్తాత్ ప్రతిశృణదవస్తాత్ నిరుడిత్యై మూలవర్హణి పతిభంజంతః పరస్తాత్ ప్రతిశృణంతోవస్తాత్ అపాంభూర్వ అషాఢాః వర్చః పరస్తాత్ సమితిరవస్తాత్ విశ్వేషాన్ దేవానాముత్తరాః అభిజయత్ పరస్తాదభిజితమవస్తాత్ విష్ణోశ్రోణా పృచ్ఛమానాః పరస్తాత్ పంథా అవస్తాత్ వసూనా విశ్రవిష్ఠాః భూతం పరస్తాద్ భూతిరవస్తాత్ ఇంద్రస్య శతభిషగ్ విశ్వవ్యజాః పరస్తాద్ విశ్వక్షితిరవస్తాత్ అజస్యైకపదః పూర్వే ప్రోష్ఠపదాః వైశ్వానరం పరస్తాద్వైశ్వావసవమవస్తాత్ అహేర్బుధ్నియస్యోత్తరే అభిషించంతః పరస్తాదభిషుణ్వంతోవస్తాత్ ఊష్ణోరేవతీ గావః పరస్తాద్వత్సా అవస్తాత్ అశ్వినోరశ్వనిజో గ్రామః పరస్తాత్సేనావస్తాత్ యమస్యాపభరణీః అపకర్షంతః పరస్తాదపవహంతోవస్తాత్ ఊర్ణా పశ్చాద్యత్తే దేవా అదధుః తత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి తావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఏవగం హవై యజ్ఞేషుం చ శతద్యుమ్నం చ మాత్స్యో నిరవసాయజాం చకార యో వై నక్షత్రియం ప్రజాపతిం వేద ఉభయోరేరం లోకయోర్విదుః హస్త ఏవాస్య హస్తః చిత్రాశిరః నిష్ట్యా హృదయం ఊరో విశాఖే ప్రతిష్ఠానో రాధాః ఏష వై నక్షత్రియః ప్రజాపతిః యేవం వేద ఉభయోరేనం లోకయోర్విదుః అస్మిద్దిశ్చాముష్మిద్దిశ్చ యాం కామయేతదు హితరం ప్రియా స్యాదితి తాన్ నిష్ట్యాయాం దద్యాద్ ప్రియైవ భవతి నేవతు పునరాగచ్చతి అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదశాఢానాం అవస్థాచ్ఛ్రోణాయై దేవాసురాః సంయత్తాసన్ ఏ దేవాస్తస్మిన్ నక్షత్రేభ్యజయన్ యదభ్యజయన్ తదభిజితోభిజిత్వం యం కామయేతానపజయ్యంజయేదితి తమేతస్మిన్ నక్షత్రే జాతయేత్ అనపజయ్యమేవ జయతి పాపపరాజితమివత్ ప్రజాపతిః పశూన సృజత తే నక్షత్రం నక్షత్రముపాతిష్ఠంత తే సమావంత ఏవాభవన్ తే రేవతేముపాతిష్ఠంత తే రేవత్యాం ప్రాభవన్ తస్మాద్రేవత్యాం పశూనాం కుర్వీత ఇత్కించార్వాచైనగుం సోమాత్ ప్రైవ భవంతి శైలం వా ఇదమంతరాసీత్ యదతరన్ తత్తారకాణాం తారకత్వం యో వా ఇహ యజతే అముగుంసలోకం నక్షతే తన్నక్షత్రాణాం నక్షత్రత్వం దేవగృహాదై నక్షత్రాణి య ఏవం వేద గృహ్యే భవతి యాని వా ఇమాని పృథివ్యాశ్చిత్రాణి తాని నక్షత్రాణి తస్మాదశ్రీలనామగ్నిశ్చిత్రే నావస్యేన్న యజేత యథా పాపాహే కురుతే తాదృగే వదత్ దేవనక్షత్రాణి వా అన్యాని యమనక్షత్రాణ్యన్యాని కృత్తికాః ప్రథమం విశాఖే ఉత్తమం తాని దేవనక్షత్రాణి అనురాధాః ప్రథమం అపభరణేరుత్తమం తాని యమనక్షత్రాణి యాని దేవనక్షత్రాణి తాని దక్షిణేన పరియంతే యాని యమనక్షత్రాణి తాన్యుత్తరేణ అన్వేషామరాత్స్మేతి తదనురాధాః జ్యేష్ఠమేషామవధిష్మేతి తజ్జ్యేష్ఠగ్ని మూలమేషామవృక్షామేతి తన్మూలబర్హణి యన్నాసహంత తదషాఢాః యదశ్రోణత్ తచ్చ్రోణా యదశృణోత్ తచ్చ్రవిష్ఠాః యచ్చతమభిషజ్జన్ తచ్చతభిషక్ ప్రోష్ఠపదేషూదయచ్చంత రేవత్యామరవంత అశ్వయుజోరయుంజత అపభరణేష్వపావహన్ తాని వా ఏతాని యమనక్షత్రాణి యాన్యేవ దేవనక్షత్రాణి తేషు కుర్వీత యత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే దేవస్య సవితుః ప్రాతః ప్రసవః ప్రాణః వరుణస్య సాయమాసవోపానః యత్ప్రతీచీనం రాతస్తనాత్ ప్రాచీనగం సంగవాత్ తతో దేవ అగ్నిష్టోమన్నిరమిమక తత్తదాత్తవీర్యనిర్మార్గః మిత్రస్య సంగమః తత్పుణ్యం తేజస్యః తస్మాత్ తర్హి పశవః సమాయంతి యత్ప్రతీచీనగం సంగవాత్ ప్రాచీనం మధ్యందినాత్ తతో దేవ ఉక్థ్యన్నిరమిమత తత్తదాత్తవీర్యనిర్మార్గః బృహస్పతేర్మధ్యందినః తత్పుణ్యం తేజస్యః తస్మాత్ తర్హి తేక్ష్ణిష్ఠంతపతి యత్ప్రతీచీనం మధ్యందినాత్ ప్రాచీనమపరాహ్నాత్ తతో దేవాషోడశినిరమిమత తత్తదాత్తవీర్యనిర్మార్గః భగస్యాపరాహ్నః తత్పుణ్యం తేజస్యః తస్మాదపరాహ్నే కుమార్యో భగమిచ్చమానాశ్చరంతి యత్ప్రతీచీనమపరాహ్నాత్ ప్రాచీనగుంసాయాత్ తతో దేవ అతిరాత్రన్నిరమిమత తత్తదాత్తవీర్యనిర్మార్గః వరుణస్య సాయం తత్పుణ్యం తేజస్యః తస్మాత్ తర్హి నానృతం వదేత్ బ్రాహ్మణో వా అష్టాయుంశో నక్షత్రాణాం సమానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వార్యశ్లీలాని తానిదవ యచ్చ పరస్తాన్నక్షత్రాణాం యచ్చావస్తాత్ తాన్యేకాదశ బ్రాహ్మణో ద్వాదశః ఏవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరేణైవాస్య వ్రతం గుప్తం భవతి సమానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వార్యశ్లీలాని తాని నవ ఆగ్నేజీరాత్రి ఐంద్రమః తాన్యేకాదశ ఆదిత్యో ద్వాదశ ఏవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరేణైవాస్య వ్రతం గుప్తం భవతి బ్రహ్మవాదినో వదంతి కతి పాత్రాణి యజ్ఞం వహంతీతి త్రయోదశే బ్రూయాద్ సయ బ్రూయాద్ హస్తాని నిర్మిమీతేతి ప్రజాపతిరితి బ్రూయాద్ సయ బ్రూయాద్ కుతస్థాని నిర్మిమీతేతి ఆత్మన ఇతి ప్రాణాపాదాభ్యామేవోపాగిష్వంతర్యామో నిరమిమీత వ్యానాదుపాగుంశవనం వాచ ఏంద్రవాయవం యక్షక్రతుర్భ్యామై ప్రావరుణం శ్రోత్రాదాశ్వినం చక్షుషశుక్రామంచినో ఆత్మన ఆగ్రయణం అంగేభ్య ఉక్ష్యం ఆయుషోధ్రువం ప్రతిష్టాయా ఋతుపాత్రే యజ్ఞం వావతం ప్రజాపతిర్నిరమిమీత స నిర్మితో నాభ్యయత సమబ్లీయత సయేతాన్ ప్రజాపతిరపి వాపాన పశ్యత్ తాన్నిరపపత్ తైర్వై స యజ్ఞమప్యపపత్ యదపి వాపా భవంతి యజ్ఞస్య ధృత్యా అసంలయాయ ఋతమేవ పరమేష్ఠి ఋతం నాత్యేతి కించన ఋతే సముద్ర ఆహితః ఋతే భూమిరియగ్విశ్రుతా అగ్నిస్తిగ్మేన శోచిషా తప ఆక్రాంతముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే శగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేయం తేన శకేయం తేనరాధ్యాసం యద్ధర్మ పర్యవర్తయత్ అంతాన్ పృథివ్యాదివః అగ్నిరేషాన ఓజసా వరుణోధీతిభిః సహ ఇంద్రో మరుద్భిః సఖిభిః సహ అగ్నిస్తిగ్మేన శోచిషా తప ఆక్రాన్నముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే శగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేయం తేన శకేయం తేనరాధ్యాసం యో అస్యా పృథివ్యాస్త్వసి నివర్తయత్యోషధీః అగ్నిరేషాన ఓజసా వరుణోధీతిభిః సహ ఇంద్రో మరుద్భిః సఖిభిః సహ అగ్నిస్తిగ్మేన శోషిషా తప ఆక్రాంతముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే శగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేయం తేన శకేయం తేన రాధ్యాసం ఏకం మాసముదసృజత్ పరమేష్ఠీ ప్రజాభ్యః తేనాభ్యోమ ఆవహత్ అమృతం మర్త్యాభ్యః ప్రజామను ప్రజాయసే ఋతే మర్త్యామృతం ఏన మాసా అర్ధమాసాః ఋతవః పరివత్సరాః ఏన తే ప్రజాపతే ఈజానస్యన్యవర్తయన్ తేనాహమస్య బ్రహ్మణా నివర్తయామి జీవసే అగ్నిస్తిగ్మేన శోచిషా తప ఆక్రాంతముష్మిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే శగ్మేనాస్యాభివర్తయే తదృతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేయం తేన శకేయం తేన రాధ్యాసం దేవా వైయజ్ఞే కుర్వత తలసురా అకూర్వత తేసురా ఊర్ధ్వం పృష్ఠేభ్యో నాపశ్యన్ తే కేశానగ్రే వపంత అథ శ్మశ్రూణి అథోపపక్షౌ తతస్తే వాంచ ఆయన్ పరాభవన్ యస్యైవం వపంతే అవాంగేతే అథోపరైవ భవతే అథ దేవా ఊర్ధ్వం పృష్ఠేభ్యో పశ్యన్ త ఉపపక్షావగ్రే వపంత అథ శ్మశ్రోణి అథ కేశాన్ తతస్తే భవన్ సువర్గం లోకమాయన్ యస్యైవం వపంతే భవత్యాత్మనా అథో సువర్గం లోకమేతే అథైతన్మనుర్వక్త్రే విఫులమపశ్యత్ సశ్మశ్రూణ్యగ్రే వపద అథోపపక్షో అథకేశాన్ తతో వైష ప్రాజాయత ప్రజయా పశుభిః యస్యైవం వపంతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే దేవాసురాః సంయత్తా ఆసన్ తే సంవత్సరే వ్యాయచ్ఛంత తాన్ దేవాశ్చాదుర్మాస్యైరేవాభిప్రాయుంజత వైశ్వదేవేన చతురో మాసో వృంజతేంద్రరాజానః తాంఛీర్షన్ చావర్తయంతపరి చ వరుణ ప్రకాశైశ్చతురో మాసో వృంజత వరుణరాజానః తాంఛీర్షన్ చావర్తయంతపరి చ సాగమేధైశ్చతురో మాసో వృంజత సోమరాజానః తాంఛీర్షన్ చావర్తయంతపరి చ సంవత్సర ఉపజీవాసీత్ తామేషామవృంజత తతో దేవా అభవన్ పరాసురాః యదేవం విద్వాగిశ్చాదుర్మాస్యైర్యజతే భ్రాతృవ్యస్యైవ మాసో భృత్వా శీర్షన్ని చ వర్తయతే పరి చ ఏషా సంవత్సర ఉపజీవా వృంతే తాం భ్రాతృవ్యస్య క్షుధాస్య భ్రాతృవ్యః పరా భవతి లోహితాయసేన నివర్తయతే యద్వా ఇమామగ్నిర్వృతావాగతే నివర్తయతి ఏతదేవేనాగం రూపం కృత్వా నివర్తయతి సాలశ్వశ్వో భోజసీ భవంత్యేతి ప్రజాయతే యదేవం విద్వాన్ లోహితాయసేన నివర్తయతే ఏతదేవ రూపం కృత్వా నివర్తయతే సతశ్వశ్వో భూజాన్ భవన్నేతి ప్రైవజాయతే త్రేణ్యాశల్యా నివర్తయేత త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయగ్నే లోకాః వృద్ధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి యచ్చాదుర్మాస్య రాజ్యాత్మనో నావద్యేత్ దేవేభ్య ఆవృష్ట్యేత చతుర్షు చతుర్షు మాసేషు నివర్తయేత పరోక్షణేవ తద్దేవేభ్య ఆత్మనో వద్యత్నాభ్రస్తాయ దేవానాం వా ఏష ఆనీతః యశ్చాదుర్మాస్య యాజీ యదేవం విద్వాన్ చ వర్తయతే పరి చ దేవతా ఏవాప్యేతి నాస్య రుద్రః ప్రజాం పశూనభిమన్యతే ఆదుషః ప్రాణగుం సంతను ప్రాణాదపానగుం సంతను అపానాధ్యానగుం సంతను యానాచక్షుః సంతను చక్షుషః శ్రోత్రగుం సంతను శ్రోత్రాంగనసంతను మనసోవాచగం సంతను ఆచ ఆత్మానగం సంతను ఆత్మనఃపృథివీగం సంతను పృథివ్యా అంతరిక్షగం సంతను అంతరిక్షాద్దివగం సంతను ఇదస్సువసంతను ఇంద్రో దధీచో అస్థభిః వృత్రాణ్య ప్రతిష్కృతః జఘానవతీర్ణవ ఇచ్ఛన్నశ్వస్య యచ్చిరః పర్వతేష్వపశ్రితం అద్విదచ్చర్యనావతి అత్రాహగోరమన్వత నామత్వష్టురపీచ్యం ఇత్థా చంద్రమసో గృహే ఇంద్రమిద్గాథినో బృహత్ ఇంద్రమర్కేభిరర్కిణః ఇంద్రం వానీరణోషత ఇంద్ర ఇద్ధర్యోస్రచ సమ్మిశ్ర ఆపచోయుజా ఇంద్రో వజ్రీహిరణ్యజః ఇంద్రో దీర్ఘాయ చక్షసే ఆసూర్యగుం రోహయ దివి ఇగోభిరద్రిమైరయత్ ఇంద్రవాజేషు న అవ సహస్రప్రథమేషు చ ఉగ్ర ఉగ్రాభిరోదిభిః తమింద్రం వాజయామసి మహే వృత్రాయహంతవే సవృషా వృషభో భవత్ ఇంద్రః సదామనే కృతః ఓజిష్ఠః సబలే హితః యుమ్నే శ్లోకే స సౌమ్యః గిరావజ్రో న సంభృతః సబలో అనపచ్యుతః అపక్షురుగ్రో అస్రుతః దేవాసురాః సంయక్తా ఆసన్ స ప్రజాపతిరింద్రం జ్యేష్ఠం పుత్రమపన్యధత్త నేతే నమసురావలీయాగుంసోహనన్యతి ప్రహ్రాదో హవైకాయాధవః విరోచనగ్రస్వం పుత్రమపన్యధత్త నేతేనం దేవా అహనన్యతి తే దేవా ప్రజాపతిముపసమేత్యోచుః నారాజకస్య యుద్ధమస్తి ఇంద్రమన్విచ్ఛామేతి త తంయజ్ఞక్రతుభిరన్వైచ్ఛన్ తమిష్టిభిరన్వవిందన్ తదిష్టీనామిష్టిత్వాం ఏష్టజోహమే నామ తాష్టవేరిత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః తస్మాదమాజ్ఞావైష్ణవమేకాదశక పాలం దీక్షణీయం నిరవపన్ కలభద్రుత్యా తన్వత తాన్ పత్నీ సంయాజాంత ఉపానయన్ తే తదంతమేవ కృత్వోదద్రవన్ తే ప్రాయణేయమభి సమారోహన్ తదపద్రుత్యా తన్వత తాంఛైవంత ఉపానయన్ తే తదంతమేవ కృత్వోదద్రవన్ తాగచ్చమభి సమారోహన్ తదపద్రుత్యా తన్వత తానిడాంత ఉపానయన్ తే తదంతమేవ కృత్వోదద్రవన్ తస్మాదేతాదంతా హి దేవా అకర్వత ఇది దేవా అకర్వత ఇుమై మనుష్యా కుర్వతే తే దేవా ఊచో యద్వా ఇదముచ్చైర్యజ్ఞేన చరామ తన్నోసురా పాత్మాను విందంతే ఉపాగుంశోపసదాచరామ తథానోసురా పాప్మానాను వేత్స్యంతేతి త ఉపాగుంశోపసదమతన్వత ఇస్రదేవ సామిఘే మే రణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాచైరాహుదేరుహుత్వా శ్రువేణాపసదంజుహవాంచక్రుః ఉగ్రం వచో అపావధేన్ ద్వేషం వచో అపావధే స్వాహేతి అశనయపాసేహవా ఉగ్రం వచః ఏనశ్చ వేరహత్యం చ ద్వేషం వచః ఏకగం హవామతచ్చతుర్ధావయితం పాప్మానం దేవా అపజగ్భిరే కథో ఏవైతదేవం వ్యజమానః తిస్రదేవ సామిధేనే రణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాచైరాహుదేరుహుత్వా శ్రువేణోపసదం జుహోతి ఉగ్రం వచో అపావధేన్ ద్వేషం వచో అపావధే స్వాహేతి అశనయా వివాసే హవా ఉగ్రం వచః ఏనశ్చ వైరహత్యం చ ద్వేషం వచః ఏతమేవ తచ్చతుర్ధామిహితం పాప్మానం యజమానోపహరే తే భీయైవాహ పశుమాలభంత అంధ ఏవ తద్దేవా అవర్తిం పాప్మానం మృత్యుమవజగ్భిరే తేనాభినీయే వరాత్రే ప్రాచరన్ రాత్రియా ఏవ తద్దేవా అవర్తిం పాప్మానం మృత్యుమపజగ్భిరే తస్మాదభినీయైవాహ పశుమాలభేత అంధరేవ తద్యజమానో వర్తిం పాప్మానం భ్రాతృవ్యానపనుదతే తేనాభినీయే వరాత్రేః ప్రచరేత్ రాత్రియా ఏవ తద్యజమానో వర్తిం పాప్మానం భ్రాతృవ్యానపనుదతే స ఏష ఉపవసచీలేహంగుదే వత్యః పశురాలభ్యతే వయం వా అస్మిల్లోకే యజమానః అస్థి చ మాగుంసం చ అస్థి చైవ తేన మాగుంసం చ యజమానశ్శబ్దస్కురుతే తావా ఏతాః పంచ దేవతాః అగ్నేశో వా భగ్నిర్మిత్రావరుణో పంచ పంచీ వై యజమానః త్వం మాగుంసగ్గస్నావాస్థిమజ్జా ఏతమేవ తత్పంచధా విహితమాత్మానం వరుణపాశాన్ ముంచతి భేషజతాయే నర్వరుణత్వాయ తగం సప్తభిశ్చందోభిః ప్రాతరః పరం తస్మాత్ సప్త చతురుత్తరాణి ఛందాగంసి ప్రాతరణ వాకేనోచ్యంతే తమేతజోపశమేత్యోపాసీదన్ ఉపాసీగాయతానరహితి తస్మాదేతజా బహిష్పవమాన ఉపసద్యః స సముద్రవుత్తరతః ప్రాజ్వలద్భూమ్యంతేన ఏష వామస సముద్రః యచ్ఛాత్వాలః ఏష ఉభేవ స భూమ్యంతః యద్వేద్యంతః తదేతత్తిశలం త్రిపోరుషం తస్మాత్తంత్రివితస్తంఖనంది స సువర్ణరజతాభ్యాంకుశేభ్యాం పరిగృహేత ఆసీత్ తయ్యదస్యా అధ్యజనయన్ తస్మాదాదిత్యః అధయత్సువర్ణరజతాభ్యాంకుశేభ్యాం పరిగృహేత ఆసీత్ సాస్య కౌశికత తంత్రివృతాభిప్రాస్తువత తంత్రివృతా దదత తంత్రివృతాహరన్ యావతే త్రివృతో మాత్రా తం పంచదశేనాభిప్రాస్తువత తమ్ పంచదశేనాదదత తమ్ పంచదశేనాహరన్ యావతే పంచదశస్య మాత్రా తగం సప్తదశేనాభిప్రాస్తువత తగం సప్తదశేనాదదత తగం సప్తదశేనాహరన్ యావతే సప్తదశస్య మాత్రా తస్య సప్తదశేన క్రియమాణస్య తేజోహరోపదత్ తమేకవిగుంశేనాభిప్రాస్తువత తమేకవిగుంశేనాదదత తమేకవిగుంశేనాహరన్ యావత్యేకవిగుంశస్య మాత్రా తేజ త్రివృతాస్తువతే త్రివృతైవ తద్యజమానమాదదతే తన్ త్రివృతైవ హరంతే యావతే త్రివృతో మాత్రా అగ్నిర్వై త్రివృత యావద్వా అగ్నేర్దహతో ధూమ ఉదేత్యానువ్యేతి తావతే త్రివృతో మాత్రా అగ్నేరేవైనంతత్ మాత్రపుంసాయుజ్యపుంసలోకతాంగమయంతి అథ యత్పంచదశేన స్తువతే పంచదశేనైవ తద్యజమానమాదదతే తమ్ పంచదశేనైవ హరంతి యావదే పంచదశస్య మాత్రా చంద్రమా వై పంచదశః ఏష హి పంచదశ్యామ పక్షీయతే పంచదశ్యామా పూర్యతే చంద్రమస ఏవైనంతత్ మాత్రపుంసాయుజ్యపుంసలోకతాంగమయంతి అథ యత్సప్తదశేన స్తువతే సప్తదశేనైవ తద్యజమానమాదదతే త్రగం సప్తదశేనైవ హరంతి యావదే సప్తదశస్య మాత్రా ప్రజాపతిర్వై సప్తదశః ప్రజాపతేరేవైనంతత్ మాత్రపుంసాయుజ్యపుంసలోకతాంగమయంతి అశయదేకవిపుంశేన స్తువతే ఏకవిపుంశేనైవ తద్యజమానమాదదతే తమేకవిపుంశేనైవ హరంతి యావత్యేకవిపుంశస్య మాత్రా అసౌ వా ఆదిత్య ఏకవిపుంశః ఆదిత్యస్యైవైనంతత్ మాత్రపుంసాయుజ్యపుంసలోకతాంగమయంతి తే కుష్యో వ్యఘ్నన్ తే అహోరాత్రే అభవతాం అహరేవ సువర్ణాభవత్ రజత రాత్రి స యదాదిత్య ఉదేతి ఏతామేవ తత్సువర్ణాంకుశీమనుసమేతి అథయదస్తమేతి ఏతామేవ తద్రజతాంకుశీమనుసంవిశది పరహ్రాలోహవైకాయాధవః విరోచనగ్యస్వం పుత్రముదాస్యత్ స ప్రదరోభవత్ తస్మాత్ప్రదరాదుగణమాచామేత్ యే వై చత్వారస్తోమాః కృతాంగులత్ అథ యే పంచ కలిః సహ తస్మాచ్చతుష్టోమః తచ్చతుష్టోమస్య చతుష్టోమత్వం తదాహుః ప్రతమానితాని ద్యోతేవంషి యేతస్య స్తోమా ఇతి త్రివత్పంచదశ సప్తదశ ఏకవిపుంశః ఏతాని వావతాని ద్యోతేవంషి యేతస్య స్తోమాః సోబ్రవీత్ సప్తదశేన హ్రియమాణోద్యలేషిషి భిడజ్యతమేతి తమశ్వినోధానాభిరభిడజ్యతాం పోషాకరంభేణ భారతీ పరివాపేణ మిత్రావరుణోపయస్య తదాహుశ్యభ్యాంధానా ఓష్ణః కరంభః భారత్యై పరివాపః మిత్రావరుణయోపయస్యాథ కస్మాదేతేషాగం హవిషామింద్రమేవ యజంతీతి ఏతాహ్యేనం దేవతా ఇతి బ్రూయాద్ ఏతైర్హవిర్భిరభిషజ్యగ్రస్తస్మాదితి తమ్ వసోష్టాకపాలేన ప్రాతస్స వనే భిషజ్యన్ రుద్రా ఏకాదశకపాలేన మాధ్యంగిమే సవనే విశ్వే దేవా ద్వాదశకపాలేన త్రినేయస వనే సయదష్టాకపాలాన్ ప్రాతస్స వనే కుర్యాద్ ఏకాదశకపాలాన్ మాధ్యంగిమే సవనే ద్వాదశకపాలాగస్తృతీయస వనే విలోమతద్యజ్ఞస్య క్రియేత ఏకాదశకపాలానేవ ప్రాతస్స వనే కుర్యాద్ ఏకాదశకపాలాన్ మాధ్యంగిమే సవనే ఏకాదశకపాలాగస్తృతీయస వనే యజ్ఞస్య సలోమత్వాయ తదాహోద్వసూనాం ప్రాతస్సవనం రుద్రాణాం మాధ్యంగినగం సవనం విశ్వేషాం దేవానాం తృతీయసవనం అథ కస్మాదేతేషాగం హవిషామింద్రమేవ యజంతీతి ఏతాహ్యేనం దేవతా ఇది బ్రూజాత్. ఏతైర్హగర్భిరభిషజ్ఞస్తస్మాదితి తస్యావాచోపపాదాదభిభయుః తమేతేషు సప్తసు ఛందస్వశ్రయన్ యదశ్రయన్ తచ్ఛ్రాయంతే యస్య శ్రాయంతే యత్వం యదవారయన్ తద్వారవంతే యస్య వారవంతే యత్వం తస్యావాచ ఏవావపాదాదభిభయుః తస్మా ఏతాని సప్తచతురుత్తరాణి ఛందాగస్యుపాదధుః తేషామతిత్రేణ్యరిచ్యంత నత్రేణ్యుదభవన్ స బృహతి మేవాస్పృశత్ ద్వాభ్యామక్షరాభ్యాం అహోరాత్రాభ్యామేవ తదాహుః కతమాసా దేవాక్షరా బృహతి యస్యాంతత్ప్రత్యతిష్ఠత్ ద్వాదశపౌర్ణమాస్యః ద్వాదశాష్టకాః ద్వాదశామావాస్యాః ఏషామావసా దేవాక్షరా బృహతి యస్యాంతత్ప్రత్యతిష్ఠదితి యాని చ ఛందాగస్యత్యరిచ్యంత యాని చ నోదభవన్ తాని నిర్వీర్యాణి హీనాన్యమన్యంత సాబ్రమే బృహతి మామేవ భూత్వా మాముపసగ్నిశ్రయతేతి చతుర్భిరక్షరైరనుష్టు బృహతీన్నోదభవత్. చతుర్భిరక్షరే పంక్తిర్బృహతీమత్యరిచ్యత తస్యామేతాని చత్వార్యక్షరాణ్యపచ్ఛిద్యా దధాత్. ఏ బృహతి ఏవ భూత్వా బృహతేముపశమశ్రయతాం అష్టాభిరక్షరేరుష్ణిర్బృహతీన్నోదభవత్. అష్టాభిరక్షరేస్తృష్టు బృహతీమత్యరిచ్యత తస్యామేతాన్యష్టావక్షరాణ్యపచ్ఛిద్యా దధాత్. ఏ బృహతి ఏవ భూత్వా బృహతేముపశమశ్రయతాం ద్వాదశభిరక్షరేర్గాయత్రీ బృహతీన్నోదభవత్. ద్వాదశభిరక్షరేర్జగతి బృహతీమత్యరిచ్యత తస్యామేతాని ద్వాదశాక్షరాణ్యపచ్ఛిద్యా దధాత్. హే బృహతి ఏవ భూత్వా బృహతీముపశమశ్రయతాం సోబ్రమే ప్రజాపతిః ఛందాగం శిరసో మే భవత యుష్మాభిరహమేతమధ్వానమనుసంచరాణీతి తస్య గాయత్రీ చ జగతీ చ పక్షావభవతాం ఉష్ణిః చ త్రిష్టుః చ ప్రష్ట్యో అనుష్టుః చ పంక్తిశ్చ ధుర్యో బృహత్యేవోద్ధిరభవత్ సఖేతం ఛందో రథమాస్థాయ ఏతమధ్వానమనుసమచరత్. ఏతగుం హవై ఛందో రథమాస్థాయ ఏతమధ్వానమను సంచరతి ఏనేష ఏతత్ సంచరతి ఏవం విద్వాన్ సోమేన యజతే యౌచైనమేవం వేద. ఇతి ప్రథమాష్టకే పంచమ ప్రశ్న సమాప్తః.